Book 2 54 54 التسوق كونغولو أريد أن أشتري هدية నేను ఒక బహుమానం కొనాలని అనుకుంటున్నాను. ولكن أن لا تكون غالية كثيرا. కానీ ఖరీదైనది కాదు. ربما شنطة يد. బహుశా ఒక హ్యాండ్ బ్యాగ్. أي لون تحب؟ ఏ రంగు కావాలి మీకు? أسود، بني أو أبيض. నలుపు, గోధుమ రంగు లేదా తెలుపు. కబీర ఔ సగీర. చిన్నదా లేదా పెద్దదా? أتسمح لي أن أرى هذه؟ నేను దీన్ని చూడొచ్చా? هل هذه من جلد طبيعي؟ ఇది తోలుతో తయారు చేసినదా? أو هل هي من جلد صناعي؟ లేదా ఇది ప్లాస్టిక్ తో తయారు చేసినదా? من جلد طبيعي طبعا. నిజంగా తోలుతోనే తయారు చేయబడింది. هذه نوعية ممتازة. ఇది చాలా నాణ్యమైనది. والشنطة اليدوية سعرها فعلا مناسب جدا. ఈ బ్యాగ్ నిజంగా చాలా తక్కువ వెలకే అమ్మబడుతున్నది. هذه تعجبني. ఇది నాకు నచ్చింది. سأخذها. నేను తీసుకుంటాను. هل يمكن أن أستبدلها إذا لازم؟ అవసరమైతే నేను దీన్ని మార్చుకోవచ్చా? بالتأكيد. తప్పకుండా. نغلفها كهدية. మనం దీన్ని బహుమానంలాగా ప్యాక్ చేద్దాము. هناك صندوق الدفع. క్యాషియర్ అక్కడ ఉన్నాడు.